రోబోలు పుస్తకం 14వ భాగం. బహుశా ప్రతి మనిషిలోనూ వాళ్లే చెప్పలేని ఏదో ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యంలో వారిని ఏ కంప్యూటర్ ఏ రోబో కూడా అనుకరించలేదు, సాటి రాలేదు. అయినా కూడా కంప్యూటర్లు రోబోలు మరింత సంక్లిష్టమైన వాటంతటా అవి ఆలోచించుకునే దశకు ఎదిగితే, వాటిని ప్రోగ్రామ్ చేయకుండా కొత్త కొత్త విషయాలను ఊహించగలిగితే, ఆర్యుఆర్ రోబోలలా వాటిలోనూ భావావేశాలు పెల్లుబుకితే, అలా జరిగిన తొలి రోజుల్లో వాటి సామర్థ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు. అంత సంక్లిష్టమైన యంత్రం అంత సరళమైన పనిచేయటం సుత్తదండుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మరో కోణం నుండి గమనిద్దాం. గణితంలో అసమాన సామర్థ్యం గల పిల్లలు ఉంటారు. పెద్ద పెద్ద సంఖ్యలు మనసులోనే అవలీలగా గుణించగలరు. కొన్నిసార్లు ఎలా చేస్తున్నారో కూడా తెలియకుండా చేయగలరు. అది ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఏళ్ల తరబడి కృషి చేస్తే ఆ సామర్థ్యం అలవడవచ్చు. కానీ దాని వలన ప్రయోజనం ఏమిటి? అలాంటి అసమాన గణిత సామర్థ్యం ఒక మామూలు క్యాలిక్యులేటర్తో సమానం. మనిషి ఎంత తర్ఫీదు పొందినా అంకగణితపు లెక్కలు చేయడంలో ఆధునిక కంప్యూటర్లకి సాటి రాలేదు. కాబట్టి గొప్ప సృజనాత్మకతకి ఊహాశక్తికి ఆలవాలం అయిన మనిషి మెదడు ఉండగా, ఆ మెదడుతో కంప్యూటర్లు ఎందుకు పోటీ పడాలి? యంత్రాలకి ఎలాంటి సామర్థ్యం అయితే సహజంగా ఉంటుందో అలాంటి సామర్థ్యం ఇంకా ఎక్కువయ్యేలా కంప్యూటర్లని రోబోలని మనిషి రూపొందిస్తూ పోవాలి. మరోపక్క మనుషులు సరైన విద్యతో మెదడు గురించిన లోతైన అవగాహనతో తమ మనోశక్తులని ఇంకా పెంచుకోవాలి. మనలోని సృజనాత్మకతని ఊహాశక్తిని పోషించుకోవాలి. ఆ విధంగా పురోగమిస్తుంటే భూమి మీద రెండు రకాల ప్రతిభ వెల్లివిరుస్తుంది. ఒకటి కంప్యూటర్లకి రోబోలకి ఉండే ప్రతిభ, రెండవది మానవ ప్రజ్ఞ. రెండిటి పనితీరు వేరువేరుగా ఉంటుంది. రెండు ఒకదానితో ఒకటి సహకరిస్తాయి. ఈ రెండు రకాల ప్రతిభలు కలిసి సామరస్యంగా పనిచేస్తే ఏ ఒక్కటి విడిగా సాధించలేనిది రెండూ కలిసి సాధిస్తాయి. రోబోలు లేకుండా గతంలో జీవితం ఎలా సాధ్యమైందబ్బా అని మనుషులు ఆశ్చర్యపోయే రోజు తప్పక వస్తుంది. ఇంతటితో రోబోలు అనే ఈ పుస్తకం సమాప్తం.